1-9-3 లాంగలాయధ సం ధా లాంగలాయధ శేషరుపతియా హలాయముధేత్యజ్జః అనంతశ్చాస్మి నాగానాం ఇతి శ్రీభగవద్వచ నాత్ ఓం లాంగలాయధాయే నమః ఆం వి ఆదిశేష స్వరూపిణి ఎగుటంజేసి త్రిపురసుందరి హలాయధ ఎను నామముతో సవినియయగుచున్నది. గీతలో శ్రీభగవాసుడు అనంతశ్చాస్మి నాగానాం సర్పములలో నేను అనంతుడను అని చెప్పి కొనెను. అనంతుడనగా ఆదిశేషుడు. భగవంతుడు అనంతస్వరూపుడుగాన భగవతీయు అనంతస్వరూపిణియే ఎని గ్రహించవలయును. లాంగలాయధ ఎనుట వలన జగన్మాత స్వస్వరూపముతో జగత్పాలనము చేయునది ఎని లక్షణయా తెలియనగును. స్లో లగ్న చామరహస్త శ్రీ శారదా పరివీజిత లంపటాలకులేశ్వరి లజ్జాపద సమారాధ్య రీ 32.